భూకంపాలు పుస్తకం 14వ భాగం. భూకంపం విషయంలో అదృష్టం మీద ఆధారపడటం మంచిది కాదు. భూకంపం వచ్చే సూచనలు కనిపించగానే జనం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఏమీ జరగకపోతే నిశ్చింతగా తిరిగి రావచ్చు. కానీ ఇళ్ళని వదిలిపెట్టిపోవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. భూకంపం వస్తుంది కదా అని తమ ఇళ్ళు వదిలిపెట్టిపోవటానికి జనం ఇష్టపడరు. వ్యాపారం దెబ్బతినవచ్చు. మరో ప్రమాదం ఏమిటంటే చాలామంది ఖాళీ చేసిపోయిన నిర్జన ప్రదేశంలో కొంతమంది మాత్రం మిగిలిన దాన్ని కొల్లగొట్టుకుపోవచ్చు. అంతేకాక ఓ పెద్ద నగరాన్ని ఖాళీ చేయించడం అంటే ఓ చిన్న భూకంపం వచ్చినంత గందరగోళం అవుతుంది. భూకంపం వస్తుందన్న వార్తకి స్పందించి ఊరు ఖాళీ చేసి ఓ 2 సార్లు వెళ్ళిపోయి బోల్డంత ఇబ్బంది పడి డబ్బు పోగొట్టుకొని అవస్థపడ్డ జనం అది ఒట్టి వార్తేనని తెలిసిందంటే ఇంకా భవిష్యత్తులో అలాంటి హెచ్చరికలు వినడం మానేస్తారు. అలాంటప్పుడు నిజంగానే భూకంపం రావచ్చు. అంటే మన భూకంప నిర్ణయ విధానాలని ఇంకా మెరుగుపరుచుకోవాలి. ఫలానా తీవ్రత గల భూకంపం ఫలానా చోట ఫలానా సమయంలో వస్తుందని ఖచ్చితంగా చెప్పగలిగితే నిపుణులు చేసే హెచ్చరికలను ప్రజలు తప్పకుండా వింటారు. భూకంపాలను నివారించటం వీలవుతుందా? భూమిలో ఫలకాలను కదలకుండా నిలపటం మనుషుల తరం కాదు. ఘన పాషాణాలు ఒకదానినొకటి రుద్దుకోకుండా నివారించటమూ సాధ్యం కాదు. కానీ రాళ్ల కదలికలు మరింత సులభతరం చేయడం సాధ్యమేమో. దోషరేఖ వెంబటి రాళ్ల మధ్య ఒత్తిడి పెరిగిపోతూ ఉంటే రాళ్ళు ఒకదాని మీద ఒకటి కాస్త జారి మళ్ళీ అతుక్కుని మళ్ళీ జారి మళ్ళీ అతుక్కుని ఇలా పదే పదే జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల ఏటా ఎన్నో చిన్న చిన్న భూకంపాలు వస్తూ ఉంటాయి. ఓ 50 ఏళ్ల కాలంలో అలాంటి వందలాది భూకంపాల వల్ల కిటికీ రెక్కలు టపటపలాడటం, మనుషులు గుండెలు దడదడలాడటం తప్ప పెద్ద అపాయమేమీ జరగకపోవచ్చు. అలా కాకుండా రాళ్ళు ఒకదాని మీద ఒకటి జారి మళ్ళీ అతుక్కుని ఇంకా అతుక్కుని ఇంకా ఇంకా అతుక్కుని అలా ఓ 50 ఏళ్ల పాటు ఒత్తిడి పెరుగుతున్నా కూడా అతుక్కునే ఉండిపోవచ్చు. అలా ఒత్తిడి పెరుగుతూ ఒక దశలో 50 ఏళ్లలో జారాల్సినంత దూరాన్ని రాళ్ళు కొద్ది నిమిషాల్లో జారితే ఫలితం ఓ పెను భూకంపమే అవుతుంది. కాబట్టి రాళ్ళు అడపాదడపా సులభంగా జారగలిగే అవకాశం కల్పిస్తే మంచిదేమో. దానివల్ల చిన్న చిన్న భూకంపాలు వస్తే వచ్చాయి, పెను భూకంపం నివారించబడుతుంది. దోషరేఖ వెంపటి బావులు తవ్వి వాటిలోకి అధిక పీడనం వద్ద నీరు పంపిస్తే రాళ్ల మధ్య ఆ నీరు దూరి అవి మరింత తేలికగా జారగలిగే వీలు కల్పిస్తుందేమో. దానివల్ల చిన్న చిన్న కదలికలు సంభవిస్తాయేమో కానీ పెద్ద భూకంపం రాదు. మరి ఈ పద్ధతి నిజంగా పనిచేస్తుందా? ఏమో, ఎవరికి తెలుసు. ఈ పద్ధతి నిజంగా పనిచేస్తే ఏదో విధంగా రాళ్ళు సులభంగా ఒకదాని మీద ఒకటి జారగలిగే ఏర్పాటు చేయగలిగితే భవిష్యత్తులో ఇక భూకంపాల భయం లేకుండా మానవజాతి సుఖంగా బతుకుతుంది. ఇంతటితో భూకంపాలు అనే ఈ పుస్తకం సమాప్తం.